సాక్షాయంత స్వాహేరాయ స్వేనా వదోని దేహయే ఇహ ప్రాథమ ఏహయ్యాహ నాజోజం హ తాయోగాయే వాహాయోహయే ప్రోహజిమోంధాసః సుతాయ మాదాయ హిమ్మాః నవేవసానన్నసృతగణ యోవే భయం భయర్భగా సోమగుణ నోహర్భాయ సాధుమనా వ్యఘ్ర యంభూషాయర్భగా సోమపోణా నోరిషదాయర్వాయ స్వాహ్యా భోమానా వైర్యఖ్యాద్రో దాసేభా అయం ఆయుర్భాగా సోమాగుణ ప్రతిశ్వాసోమాన దీయక్షాద్ర ఆ శుక్రా వ్యంజోరా ృహదా విశ్వామృహాద్ భూయ హోయ కృతాశ్చోహతః పాశ్రాహరణాందే యథాయినాయే ఇంద్రోరింద్రాని ప్రేతం సఖా ప్రమిణా తే సంగేరం అయ్యావ యువతి మర్షదే సోమకర జే సదయా మనా పాథ రోయాసేందోరింద్రాచనే కృతాం శ్రేధాన్ సఖ్యమ బ్రాహ్మణాదిగం గేరాం గేరా పర్యా దేవి సమ శాతాయ శాతాయ సోమాయ మానా పాథ ఆయాదాయ ఇందోరింద్రాకృత సఖా సఖ్యో అభ్రమిణ ఆహాయ సంగిరాం పర్యాయ వాదిభాయ సాహమృషదాయ సోమకలా శతయా మానాపథా ఆయాదాయత ఇందోరింద్రానికృత అబ్రాహ్మణాయ యువతిభాయ తామరిషదాయ సోమకలాతయా మనా పాథ ేందరింద్రాక్రేతం సఖాశక్తర్ణా ప్రమిణా సంగేరం పర్యవాయోవతిభాయే సామర్షదే ఆమకలాశే శతయా మనా పాత ఆరాయ సహజా పోవాయ నోదియోనాథాద్వాయ సుగృఢాయ నాదాయ పోవాయ నామనుమాయ నోదియో సత్వభాయ ఆ దానాజంధూనా ఆయంద్రచార్యే సాన్మానాయే భావేషక్షణా ప్రాణా సింధో నాంగలసాదిక్రాదా ఇంద్రాన్మానే భాయే అస్మే సప్తాదే నా రంపరమాయ యోగమానే సత్పార్జన్యా భువనా నిర్ణాయిరోణే ఆవాత ఇంద్రామధురాస్తావ మాదరసమస్తద్వయా